57 పుట్టుట కనిపించుట ఉండుట. బోయవాడు, స్వామి, ఇదేమిటి సుషుప్తి దృశ్యం అని అంటున్నారేమిటి? సుషుప్తిలో దృశ్యాలుంటాయా? ఎక్కడైనా అదీగాక మీ శిష్యుడి నాడులలో మీరు సంచరిస్తున్నప్పుడు కొత్తగా పుట్టిందంటున్నారు మీరు. అంటే ఇప్పుడు కనబడుతున్న ఈ జగత్తు అటు మీ శిష్యుడి యొక్క సుషుప్తి దశలోంచి పుట్టే జగత్తు కంటేనూ, ఇటు మీ స్వంత సుషుప్తి దశలోంచి పుట్టే జగత్తు కంటేనూ కూడా భిన్నంగా పుడుతోందని మీ అభిప్రాయమా? మునీక్ నాయన, పుడుతోంది, కనిపిస్తోంది, ప్రకాశిస్తోంది అనే మాటలకు అర్థమేమిటో ఆలోచించు. ఆయసర్ 109. లోకంలో ప్రజలంతా ఈ మాటలను వాడుతున్నారు. వాళ్లంతా ద్వైత భావంలో కొట్టుకుపోతున్నవాళ్లే. వాళ్లు ఈ మాటలకు అర్థమేమిటని ఆలోచించరు. నువ్వు కొంచెం ఆలోచించు. మాబోటి వాళ్లం వ్యాకరణ శాస్త్ర పరంగా ఆలోచిస్తాం, మీరు లోక వ్యవహార పరంగా ఆలోచిస్తారు. ఎలా ఆలోచించినా లోతుగా చూస్తే ఈ మాటలన్నిటికీ ఒకటే అర్థం ఉన్నది అని. ఉన్నది ఎప్పుడూ ఉంది, దానికి పుట్టుక లేదు, నాశము లేదు. దానికి పుట్టుకగాని నాశనము గాని కనిపిస్తున్నాయంటే అవి అజ్ఞానం వల్ల కనిపిస్తున్నాయని, వాటికి నిజమైన అస్తిత్వం లేదని అర్థం చేసుకోవాలి. ఈ దృష్టితో చూసినప్పుడు సర్వసత్తాత్మకం బ్రహ్మ, సర్వసత్తాత్మకం జగత్, విధేహ ప్రతిషేధాశ్చ. వద తత్ర లగంతి కే నీ ఉస 146 19. పరబ్రహ్మ సర్వసత్తాత్మకమే, జగత్తు సర్వసత్తాత్మకమే. సర్వసత్తాత్మకమంటే అస్తిత్వం కంటే మరొకటి లేనిది. అలాంటప్పుడు ఉంది లేదా అనే మాటలు అటు పరబ్రహ్మకు గాని ఇటు జగత్తుకు గాని ఎలా అన్వయిస్తాయో చెప్పు. బోయవాడు, స్వామి, మరి లోకల్లో ఉంది లేదు అనే వ్యవహారం ఎలా కనిపిస్తోంది? ముని, యా నామశక్త్యః కాచిత్స తత్రైవాస్తి చ నాస్తి చ యస్మాత్ తదాత్మ తద్భహ్మ తథైవాత్మ తదాత్మకం నీ డొట్ ఉడొట్స 146 20. ఆ పని మాయాశక్తి వల్ల జరుగుతోంది. అది ఒక విచిత్రమైన శక్తి. అది పరబ్రహ్మలోనే ఉందంటే ఉంది, లేదంటే లేదు. అజ్ఞాన దృష్టిలోంచి చూసినప్పుడు ఆ మాయాశక్తికి పరబ్రహ్మ ఆధారం కనుక ఆ శక్తి పరబ్రహ్మస్వరూపమే. అంటే ఆ మాయాశక్తి విజృంభించిన కొద్దీ ఆ పరబ్రహ్మ ఊహాతీతమైన విచిత్ర శక్తులతో నిండి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. విజ్ఞ దృష్టితో చూస్తే అప్పుడు ద్వైత బుద్ధి లేదు గనుక మాయాశక్తికి అస్తిత్వమే లేదు. అందుచేతనే ఆ శక్తి ఉందంటే ఉంది, లేదంటే లేదు అని నేనన్నాను. తత్వవేత్తల దృష్టిలో జాగ్రదాది దశలు కనిపిస్తున్నప్పుడు కూడా లేనివే. అంటే వాటికి రూపం ఏమాత్రం లేదు. సృష్టి ప్రారంభంలో జగద్రూపం యొక్క పరిస్థితి కూడా అంతే. సృష్టిలో అంతర్భాగంగా ఉండే స్వప్నాది దశలకు ద్రష్ట జీవుడు. ఈ సృష్టి మొత్తాన్ని ఒకే ముద్దగా తీసుకుంటే దీనికి ద్రష్ట పరబ్రహ్మే. ఈ మాటలన్నీ సృష్టిని అంగీకరించి మాట్లాడుతున్నాం. జ్ఞాన దృష్టి కలిగినప్పుడు, అంటే సృష్టికి అస్తిత్వమే లేదని తేలిపోయినప్పుడు జీవుడు అనే ద్రష్ట, బ్రహ్మ అనే ద్రష్ట ఎక్కడ మిగులుతారు? అలా మిగలనప్పుడు నా శిష్యుడి ప్రపంచం, నా ప్రపంచం, ఇప్పుడు క్రొత్తగా పుట్టే ప్రపంచం అవి ఒకటా, వేరా అని తేల్చి చెప్పడం ఎలా? దీనికి ఏ సమాధానం చెప్పినా దృష్టి భేదం మీద ఆధారపడి ఉంటుందే తప్ప స్వతంత్రమైన సమాధానమే ఉండదు. కనుక ఆ విషయాన్ని అక్కడికి వదిలిపెట్టి పై సంగతి చెబుతాను విను. సర్ 146 గమనిక. ఈ సర్గలో వ్యాధుడు వేసిన ప్రశ్నల్లో సుషుప్తి దృశ్యం నుంచి జగదృశ్యం వచ్చిందంటున్నారు కదా. సుషుప్తిలో దృశ్యాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్న కూడా ఉంది. దానికి మూలంలో సమాధానం ఆయసర్ 110. చెప్పలేదు, అది స్పష్టమేనని మూలకర్త భావం అయి ఉండవచ్చు. సుషుప్తికాలంలో చిదాభాస రూపమైన అహం వృత్తి లయించిపోతుంది గనుక జ్ఞానం శుద్ధంగా మిగిలిపోయి తన ఎదురుగా ఉన్న అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే ఏమీ తెలియటం లేదనే అనుభూతిని కలిగిస్తుంది. కానీ అక్కడ వేరే ఇంద్రియాదులు లేవు గనుక ఆ అనుభవం అప్పుడు వ్యక్తం కాకపోయినా మెలకువ వచ్చాక స్మృతిగా బయటకు వస్తుంది. కనుక అజ్ఞానమే సుషుప్తి కాలంలోని దృశ్యమని, దానిలోనుంచి జగద్దరుశ్యం వికసిస్తోందని మనం అర్థం చేసుకోవాలి. శంకర భగవత్పాదుల లఘువాక్య వృత్తిలోని జాగరస్వప్నయో రేవ బోధాభాస విడంబన సుప్తాతు తల్లయే బోధః శుద్ధో జాడ్యం ప్రకాశయేత్ శ్లో 4 చిదాభాసుడి ఆడంబరమంతా జాగ్రత్ స్వప్నాలలో మాత్రమే. సుషుప్తి దశలో అతడు లయించిపోతాడు కనుక శుద్ధ జ్ఞానం అవిద్యను ప్రకాశింపచేస్తుంది అనే ఈ వాక్యమే ఇందుకు ప్రమాణం. ఈ విషయాన్ని గ్రహించుకుని ఇక ముని చెప్పే స్వానుభవ వివరణలోకి మళ్లీ ప్రవేశిద్దాం.